కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. ఉత్సన్నయజ్ఞోత్సన్నయజ్ఞ పాదేషయత్ని అగ్ని కిం వాహ అహైతస్ క్రియతే కిం వా నయత్ యద్వై వై యజ్ఞస్య క్రియమాణస్యాంతర్యంతి భూయతి అంతర్యంతి భూయతి వై వా అశ్వినీరుప ఉపదాది దాశ్వినౌ అశ్వినౌ వై వై దేవానా భిషిరౌతాభ్యాం తాభ్యామేవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి పంచ పంచోప ఉపదాది దాది పాంక పాంతో యజ్ఞ యజ్ఞయావాన్ యావానైవ ఏయజ్ఞ యజ్ఞస్తస్మై తస్మై భేషజం భేషజం కరోతి కరోత్రుగవ్యాహ కృతవ్యా ఉప ఉపదాది దాతృతూనా వృత్తి పంచ పంచోప ఉపదాది దాది పంచ పంచ వై వాతవ ఋతమో యవంత యవంతరేవ ఏ వర్తవ ఋతవస్తాన్ తాన్ కల్పయతి కల్పయతి సమాన ప్రభృతయ సమాన ప్రభృతయో భవంతి సమాన ప్రభృతయ ఇది సమానా ప్రభృతయ భవంతి సమానోదర్కా సమానోదర్కాస్తస్మాత్ సమానోదర్కా సమానా ఉదర్కా తస్మాత్ సమానా సమానా ఋతవ ఋతవేకేన ఏకేన పదేన పదేన వ్యావర్తంతే వ్యావర్తంతే తస్మాత్ వ్యావర్తంతే ఇది ఆవర్తంతే తస్మాదృతవ ఋతవో వ్యావర్తంతే వ్యావర్తంతే ప్రాణభృత వ్యావర్తంత ఇది ఆవర్తంతే ప్రాణభృత ఉప ప్రాణభృత ఇది ప్రాణభృత ఉపదాది దృతృషు ఋతుష్వేవ ఏ ప్రాణాన్ ప్రాణాన్ని ప్రాణాన్ని ప్రాణాన్ దాస్మాత్ తస్మాత్సమానా సమానా సంత సంతృతవ ఋతవో నీర్యంతి జీర్యంత్యసో అథో ప్రథో ఇథో ప్రజనయతి జనేత్యవ ఏవైనాన్ ఏనాదేశ ఏష వై వై వాయు వాయుర్యత్ణ ప్రాణోయత్ ప్రాణ ఇది ప్రాణ ఎద్రవ్యా ఉపధాయ ఉపధాయ ప్రాణభృత ఉపధాయేత్య ప్రాణభృత ఉపదధాది ప్రాణభృత ఇది ప్రాణభృత ఉపదధాది తస్మాత్ ఉపదధావేత్యపాదధాది తస్మాత్ సర్వాన్ సర్వాభృతోన్ ఋతోనను అనువాయు వాయురా ఆవరీవర్తి వరీవర్తి వృష్టిసనీ వృష్టిసనీరుప వృష్టిసనీరి వృష్టిసనీ ఉపదధాది దాది వృష్టి వృష్టిమేవ ఏవ అవరుంధే రుంధేయత్ ఎదేకథ ఏకథోపద్యాత్ ఏకథేద్యేకథ ఉపదధ్యాదేకం ఉపదధ్యాదిత్యుపాదధ్యాత్ ఏకమృతం ఋతం వర్షేద్ వర్షే అనుపరిహారం అనుపరిహారకం సాధయతి అనుపరిహారమిత్యలో పరిహారం సాధయతి తస్మాత్ తస్మాత్ సర్వాన్ సర్వాధృతోన్ ఋతోన్ వర్షతి వర్షతి యత్ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ ప్రాణభృత ఇది ప్రాణభృత ఉపధాయ వృష్టిసనీ ఉపధాయేత్యుపాధాయ వృష్టిసనీరుపదధాది వృష్టిసనీరి వృష్టిసనీ ఉపదధాది తస్మాత్ ఉపదధాదేత్యుపాదధాది తస్మాత్ వాయుప్రచ్యుత వాయుప్రచ్యుత దివ వాయుప్రచ్యుతేరి వాయో ప్రచ్యుత దివో వృష్టి వృష్టిరీర్తే కీర్తే పశవ పశవో వై వై వయస్యా నానామనస నానామనస ఖలు నానామనసరి నానామనస ఖలు వై వై పశవ పశవో నానావ్రత నానావ్రతస్తే నానావ్రతరి నానావ్రత అపయవ ఏవాభి అభి సమనస సమనసోయం సమనస ఇది సా మనస యం కామయేత కామయేత పశు అపశు సార్ సీ ఇది వయస్యాపధాయ ఉపధాయాపశ్యాహ ఉపధాయేత్యుపాధాయ తపస్యా ఉప ఉపద్యాద్యాదసం జ్ఞానం అసంజ్ఞానమేవ అసంజ్ఞానమిత్యసం జ్ఞానం ఏవాస్మై అస్మై పశుభి పశుభ్ కరోతి పశుభి పశుభి కరోత్యపశు అపశురేవ ఏవతి భవతియమేత కామయేత పశుమాన్ పశుమాన్ సద్ పశుమాన్ పశుమాన్ సదిపశ్యా అపశ్యాస్తోపధాయ ఉపధాయ వయస్యాహ ఉపధాయేత్యుపాధాయ వయస్యా ఉప ఉపదధ్యాద్ధ్యాత్సం జ్ఞానం సమ్ జ్ఞానమేవ సమ్ జ్ఞానమితి సమ్ జ్ఞానం ఏవాస్మై అస్మై పశుభే పశుభే కరోతి పశుభరితి పశుభి కరోతి పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి చతస్ర సతస్ర పురస్తాద్ పురస్తాదుప ఉపదాది దాదితస్మాత్ తస్మాచ్చి చరి చక్షుష చక్షుషో రూపాన్ని రూపాన్ని ద్వే ద్వే శుక్లే ద్వే ఇది ద్వే శుక్లే ద్వే శుక్లే ఇది శుక్లే ద్వే కృష్ణే ద్వే ఇది ద్వే కృష్ణే మూర్ధన్వదీ కృష్ణే ఇది కృష్ణే మూర్ధన్వదీర్భవంతి మూర్ధన్వదీర్ది మూర్ధన్వదీ భవంతి తస్మాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాన్మూర్ధ మూర్ధా పంచ పంచదక్షిణాయాం దక్షిణాయాశ్రవణ్యాం శ్రవణ్యాముప ఉపదాది దాది పంచ పంచోత్తరస్యాం ఉత్తరస్యాం తస్మాత్ ఉత్తరస్యామిత్యుదరస్యాం తస్మాత్ పశ్చాత్ పశ్చాద్వర్షీయాన్ వర్షీయాన్ పురస్తాత్ ప్రవణ పురస్తాత్ ప్రవణ పశు పురస్తాత్ ప్రవణ ఇది పురస్తాత్ ప్రవణ పశుర్భస్త భస్తో వయ వయ ఇది దక్షిణే దక్షిణే పుంసే అపుంస ఉప ఉపదాది దాది వృష్ణి వృష్ణిర్వయ వయ ఇది ఇత్యుత్తరే ఉత్తరే పుంసౌ ఉష్ణయజ్ఞుదరే అపుంసాదేవ ఏ ప్రతి ప్రతిదాది దాది వ్యాఘ్ర వ్యాఘ్రో వయ వయ ఇది దక్షిణే దక్షిణే పక్షే పక్ష ఉప ఉపదాది దాది శ్రీగుమ్ర శ్రీగుంహావయ వయ ఇదిత్తరే ఉత్తరే పక్షయో ఉత్తరే పక్షయోరేవ ఏవీర్యం వీర్యం దాది దాది పురుష పురుషోవయ వయ ఇది మధ్యే మధ్యే తస్మాత్ తస్మాత్ పురుష పురుష పశూనా పశూనామధిపతి అధిపతిస్థిపతి ఇంద్రాగ్నే అవ్యసమానా ఇంద్రాగ్నేంద్రాగ్ని అవ్యసమానామితి ఇది స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణామప స్వయమాతృణ్ణామితి స్వయం మాతృణ్ణా ఉపదాది దాదీంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం వై ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నేభ్యాం వామౌ ఇమౌ లోకౌ లోకౌ విధతౌ విధృతాపనయో విధృతాధృతౌ అనయోర్లోకయో లోకయోర్విధృత్యై విధృత్యా అధృత విధృత్యా ఇవేధృత్యై అధృతేవ ఇవ వై మా ఏషా యన్మధ్యమా మధ్యమాజితి ఇదిరంతరిక్షం అంతరిక్షమివ ఇవ వై మా ఏషా ఏషేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని ఇత్యాహ ఆహేంద్రాగ్ని ఇంద్రాగ్ని వై ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని వై దేవానాం దేవానామోజోభృతౌ ఓజోభృతావోజస ఓజోభృతా విత్యోజహాభృతౌ ఓజసైవ ఏవైనా ఏనామంతరిక్షే అంతరిక్షే జనదే జనదే ధృత్యై ధృత్యై స్వయమాతృణ్ణాం స్వయమాతృణ్ణామువ శ్రీమాతృణ్ణామి స్వయం మాతృణ్ణా ఉపదాది దాత్యంతరిక్షం అంతరిక్షం వై వై శ్రయమాతృణ్ణా శ్రయమాతృణ్ణాంతరిక్షం శ్రయమాతృణ్ణేది స్వయం ఆతృణ్ణా అంతరిక్షమేవ దేవోప ఉపధత్తే ధత్తే స్వం అశ్వముప ఉపఘ్రామయతి ఘ్రామయతి స్నానం ప్రాణమే ప్రాణమితి ప్రాణం ఏవాస్యాహం అస్యాం దాది దాత్యసో అసో ప్రజాపత్య అసోత్యసో ప్రజాపత్యో వై ప్రజాపత్యరి ప్రజాపత్య వా అశ్వ అశ్వ ప్రజాపతిన ప్రజాపతినైవ ప్రజాపతిమేతి ప్రజాపతిన ఏవాగ్ని అగ్నిం చిమతే చిమతే స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా భవతి స్వయమాతృణ్ణేది స్వయం ఆతృణ్ణా భవతి ప్రాణానాం ప్రాణానాముత్సృష్టి ప్రాణానామిది ప్రాణానాం ఉత్సృష్ట్యా అసో ఉత్సృష్ట్యా ఇతర సృష్టి అసో సువర్గస్ అసో ఇసో సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహారస్ లోకస్యానుఖ్యాప్తి అనుఖ్యాప్తి దేవానాం అనుఖ్యాప్త్యా ఇనుఖ్యాప్తి దేవానాం వై వై సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యతాం యతాం నిశః నిశస్సం సమభ్రీయంత అభ్రీయంతతే తదేతా ఏతాదిశ్యాహ ఇష్యా అపశ్యన్ అపశ్యంతా తా ఉప ఉపాదధత అదధత తాభి తాభిర్వై వైతే తే దిశ యశోదృగంహన్ అదృగంహనయత్ యద్దిశ్యాహ దిశ్యా ఉపదధాతి ఉపదధాతి దిశా ఉపదధాతేజ్యమదధాతి దిశా నిధృత్యై విధృత్యై దశ నిధృత్యాదివేధృత్యై దశ ప్రాణభృద ప్రాణభృద పురస్తాద్ ప్రాణభృద ఇది ప్రాణభృద పురస్తాదుప ఉపదధాతి దాది నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణానాభి ప్రాణా ఇది ప్రాణా నాభిర్దశమీ దశమీ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏ పురస్తాద్ పురస్తాద్ధత్తే ధత్తే తస్మాద్ తస్మాత్ పురస్తాద్ పురస్తాత్ ప్రాణా ప్రాణా జ్యోతిష్మతీ ప్రాణా ఇది ప్రాణా జ్యోతిష్మతీముత్తమాం ఉత్తమాముప ఉత్తమామిద్యుదోత్తమా ఉప దాది దాది తస్మాద్ తస్మాత్ ప్రాణానా ప్రాణానాం వాగ్ ప్రాణానామిది ప్రాణానాం వాగ్జ్యోతి జ్యోతిరుద్మా ఉత్తమాదశ ఉత్తమేద్యుదోత్తమా దశోప ఉపదధాది దాది దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షరా విరాట్ విరాట్ విరాటి వీరాట్ విరాచ్ఛందసా విరాటి వీరాట్ ఛందసాం జ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిరేవ ఏ పురస్తాద్ పురస్తాద్ధత్తే ధృతే తస్మాద్ తస్మాత్పురస్తాద్ పురస్తాజ్యోతి జ్యోతిరుప ఉపా ఆస్మహే ఆస్మహే ఛందాగుంసి ఛందాగుంసి పశుషు పశుష్వాజిం ఆజిమయో అజస్వాన్ తాన్ బృహతి బృహత్యుత్ ఉదజయత్ అజయత్నస్మాద్ తస్మాద్వార్హతాః వార్హతాః పశవః పశవ ఉచ్యంతే ఉచ్యంతే మా ఛందః ఛంద ఇది దక్షిణతః దక్షిణత ఉప ఉపదధాది దధాది తస్మాద్ తస్మాద్దక్షిణావృతః దక్షిణావృతో మాసాః దక్షిణావృత ఇది దక్షిణా ఆవృతః మాసాః పృథివీ పృథివీ ఛందః ఛంద ఇది పశ్చాద్ పశ్చాత్ ప్రదక్ష్యత్యై ప్రదక్ష్యత్యా అగ్నిః ప్రదక్ష్యత్యా ఇది ప్రదేశ్యత్యై అగ్నిర్దేవతా దేవతేతి ఇత్యుత్తరద ఉత్తరద ఓజ ఉత్తరద ఇత్యుదరద ఓజో వై వా అగ్ని అగ్నిరోజ ఓజదేవ ఏవోత్తరద ఉత్తరతో ధత్తే ఉత్తరద ఇత్యుదరద ధత్తే తస్మాద్ తస్మాదుత్తరదోభిప్రజాయీ ఉత్తరదోభిప్రజాయీ జయతి ఉత్తరదోభిప్రజాయీత్యుత్తరద అభిప్రజాయీ ఏ షట్్రిగంషత్ షట్్రిగంషత్సం షట్్రిగంషతి షట్్రిగంషత్ సంపద్యంతే పద్యంతే షట్్రిగంషదక్షరా షట్్రిగంషదక్షరా బృహతి షట్్రిగంషదక్షరే షట్్రిగంషత్ అక్షరా బృహతి బార్హతా బార్హతా పశవ పశవో బృహత్యా బృహత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే బృహతి బృహతి ఛందసా ఛందసా స్వారాజ్యం స్వారాజ్యం వరి స్వారాజ్యమిస్వారాజ్యం వరీయాయ ప్రియాయస్యైతా ఏతా ఉపధీయందే ఉపధీయందే గచ్చతి ఉపధీయందరిద్రిమాధీయందే గచ్చతి స్వారాజ్యం స్వారాజ్యమం సప్త స్వారాజ్యమిది స్వారాజ్యం సప్తవాలశిల్యా బాలశిల్యా పురస్తాద్ బాలశిల్యా ఇది బాలాశిల్యా పురస్తాదుప ఉపదధాది దాది సప్త సప్త పశ్చాద్ పశ్చాత్ సప్త సప్త వై వై శీర్షన్యా శీర్షన్యా ప్రాణా ప్రాణాద్వౌ ప్రాణా ఇది ప్రాణా ద్వావవాంజౌ అవాంజౌ ప్రాణానా ప్రాణానాకం సవేర్యత్నాయ ప్రాణానామిది ప్రాణానా సవేర్యత్నాయ మూర్ధ సవేర్యత్నాయది సవేర్యాత్వాయ మూర్ధాసి రాడితి ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాది దాదియంత్రీ యంత్రీరాడ్ రాడితి ఇది పశ్చాద్ పశ్చాత్ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్మై అస్మై సమీచ సమీచో దాది దాదీతి దాది దేవాయి వైయత్ే యజ్ఞే కత అకర్వత తదసురా అసురా అకర్వత అకర్వతతే తే దేవాక్షయా స్వామీయా అక్షయా స్వామీయా అవశ్యన్ అక్షయా స్వామీయా యజ్ఞక్షయా స్వామీయా అవశ్యంతా సా అన్యథ అన్యథానోచ్య అనోచ్యాన్యథ అనోచ్యేత్యనోచ్య అన్యథోప ఉపాదధర అదధర తదసురా ససురాన నాన్వవాయన్ అన్వవాయన్ దద అన్వవాయన్నిత్యనో అవాయన్ తపో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయత్ విలక్ష్మయా స్వామీయా అక్ష్మయా స్వామీయా అన్యథ అక్ష్మయా స్వామీయా ఇత్యక్ష్మయా స్వామీయా అన్యథానోచ్య అనోచ్యాన్యథానోచ్యేత్యనోచ్య అన్యథోపదధాది ఉపదధాది భ్రాతృవ్యాభిభోజ్యై ఉపదధాదీత్యుపదధాది భ్రాతృవ్యాభిభోజ్యై భవతి భ్రాతృవ్యాభిభోజ్యాభిభోజ్యై భవత్యాత్మనః ఆత్మనా పరా పరా అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో ఆశస్త్రివృద్ త్రివజతి త్రివజతి త్రేవృద్ ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాది దాది యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమిది యజ్ఞాముఖం వై త్రివృద్ త్రివృద్యజ్ఞముఖం త్రివృజతి త్రేవృద్ యజ్ఞముఖమేవ యజ్ఞముఖమిది యజ్ఞాముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి యాదయది యాదయది వ్యోమ వ్యోమ సప్తదశ వ్యోమేదివి రోమ సప్తదశ ఇది సప్తాదశ ఇది దక్షిణత దక్షిణతోన్నం అన్నం వై వై వ్యోమ వ్యోమాన్నం వ్యోమేదివి ఓమ అన్నకం సప్తదశ సప్తదశోన్నం సప్తదశ ఇది సప్తాదశ అన్నమేవ ఏవ దక్షిణత దక్షిణతో ధర్తే ధర్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతే ధరుణ ధరుణ ఏక విధ్వంస ఏక విధ్వంస ఇది ఏక విధ్వంస ఇత్యేక విధ్వంస ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా వై ప్రతిష్టేది ప్రతిష్ట వా ఏక విధ్వంస ఏక విధ్వంస ప్రతిష్ఠిత్యై ఏక విధ్వంస ఇత్యేక విధ్వంస ప్రతిష్ఠిత్యై భాంద ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై భాంత పంచదశ పంచదశైతి పంచదశ ఇత్యుత్తరద ఉత్తరద భోజ ఉత్తరదరద ఓజో వై వై భాంత భాంతభోజ ఓజ పంచదశ పంచదశభోజ పంచదశి పంచదశ ఓజరేవ ఏవోత్తరద ఉత్తరదో ధత్తే ఉత్తరదరద ధత్తే తస్మాత్ తస్మాదుత్తరదోభిప్రయాయీ ఉత్తరదోభిప్రయాయీ చేతి ఉందరదోభిప్రయాయీత్యుత్తర అభిప్రయాయీ చేతి ప్రదోగోర్తి ప్రదోగోర్తిరష్టాదశ ప్రదోగోర్తిర్ప్రాతోర్తి అష్టాదశ ఇది అష్టాదశ ఇత్యష్టాదశ ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాది ఉపాది ద్వౌ ద్వౌ త్రివృతౌ త్రివృతాభిపూర్వం త్రివృతాభిజిద్రేవృతౌ అభిపూర్వం యజ్ఞముఖే అభిపూర్వమిత్యభిపూర్వం యజ్ఞముఖేది యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే నియాతయది యాతయద్భివర్త అభివర్తస్ స విభుంస అభివర్తయద్భివర్త స విభుంస ఇది స విభుంస ఇది స విభుంస ఇది దక్షిణత దక్షిణతోన్నం అన్నం వై వా అభివర్ణ అభివర్తోన్నం అభివర్ణయ్యభివర్ణ అన్నకం స విభుంస స విభుంసోన్నం స విభుంస ఇది స విభుంస అన్నమేవ ఏ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే తద్యతే వర్చ వర్చోరాభిపుంస వాదిపుంస ఇది పశ్చాద్ పశ్చాద్యద్విపుంసతి విపుంసతిర్ద్వే ద్వే తేన ద్వేది ద్వే తేన విరాజౌ విరాజౌ యత్ విరాజాది విరాజౌ యద్వే ప్రతి ద్వే ప్రతిష్టా ద్వేది ద్వే ప్రతిష్టాద్వేన ప్రతిష్టేది ప్రతిష్టా తేన విరాజో విరాజోరేవ విరాజోరిది విరాజో ఏవాభిపూర్వం అభిపూర్వమన్నాద్యే అభిపూర్వమిత్యభిపూర్వం అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యున్నాద్యే ప్రతిష్టతి ఇష్టపి తప తపో నవదశ నవదశ ఇది నవదశ ఇత్యుత్తర ఉత్తరతస్తస్మాత్ ఉత్తరదర తస్మాత్ సవ్య సవ్యో హస్తయో హస్తయోస్తపస్వితర తపస్వితరో యోని తపస్వితర ఇది తపస్వీతర యోనిశ్చతుర్విపుంస చతుర్విపుంస ఇది చతుర్విపుంస ఇది చతుర్విపుంస ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాది తద్ధాది చతుర్విపుంసత్యక్షరా చతుర్విపుంసత్యక్షరా గాయత్రీ చతుర్విపుంసత్యక్షరే చతుర్విపుంసతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖమిది యజ్ఞాముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమిది యజ్ఞాముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి వియాదయది యాదయతి గర్భా గర్భా పంచ విపుంస పంచ విపుంస ఇది పంచ విపుంస ఇది పంచ విపుంస ఇది దక్షిణత దక్షిణతోన్నం అన్నం వై వై గర్భా ఆహ గర్భా అన్నం అన్నం పంచ విపుంస పంచ విపుంసోన్నం పంచ విపుంస ఇది పంచ విపుంస అన్నమేవ ఏ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతభోజ ఓజత్రిణవ త్రిణవయతి త్రిణవయతి త్రిణవ ఇది పశ్చాద్ పశ్చాదిమే ఇమే వై వై లోకా లోకాస్త్రిణవ త్రిణవ దేశో త్రిణవయతి త్రిణవ లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి సంభరణ సంభరణస్ప్రయో విదుంస సంభరణ ఇది సంభరణ త్రయో విదుంస ఇది త్రయో విదుంస ఇది త్రయ విదుంస ఇత్యుత్తరర ఉత్తరతస్తస్మాత్ ఉత్తరతర తస్మాత్ సవ్య సవ్యోహస్తయో హస్తయో సంభార్యతర సంభార్యతర క్రతు సంభార్యతర ఇది సంభార్యాతర క్రతురేకత్రిగుంస ఏకత్రిగుంస ఇది ఏకత్రిగుంసేకత్రిగుంస ఇది పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది దాది వాగ్ వాగ్వై వై క్రతు క్రతుర్యజ్ఞముఖం యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం వాగ్యజ్ఞముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏ పురస్తాత్ పురస్తాద్వి యాదయతి యాదయతి బ్రద్ధస్ విష్టవం విష్టవం చతుస్త్రిగుంస చతుస్త్రిగుంస ఇది చతుస్త్రిగుంస ఇది చతో త్రిగుంస ఇది దక్షిణత దక్షిణతోసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యో బ్రద్ధస్ బ్రద్ధస్ విష్టవం విష్టవం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమే బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణ దక్షిణార్థ అర్థో బ్రహ్మవర్చసిదర బ్రహ్మవర్చసిదర ప్రతిష్టా బ్రహ్మవర్చసిదర ఇది బ్రహ్మవర్చసీదర ప్రతిష్టాత్రయస్త్రిగుంస ప్రతిష్టైలి ప్రదేస్థ త్రయస్త్రిగుంస ఇది త్రయస్త్రిగుంసైలి త్రయ త్రిగుంస ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక ప్రతిష్ఠిద్యా ఇది ప్రతిష్ఠిత్యై నాక షట్్రిగుంస షట్్రిగుంస ఇది షట్్రిగుంస ఇది షట్ త్రిగుంస ఇత్యుత్తరర ఉత్తరర సువర్గ ఉత్తరదైంద్రుదర సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకో నాక నాకస్సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహాగస్ లోకస్ సమశ్యై సమశ్యా ఇది సమష్ట్యై అగ్నేర్భాగ భాగోసి అసీతి ఇది పురస్తాత్ పురస్నాదుప ఉపదధాది దాదియజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞాముఖం వా అగ్ని అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖమితి యజ్ఞాముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత యజ్ఞముఖమితి యజ్ఞాముఖం త్రివృద్యజ్ఞముఖం త్రివృతి త్రేవృత యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏ పురస్తాత్ పురస్తాద్వి యాదయతి యాదయతి రజక్షసాం భాగ రజక్షసామితి రజక్షసాం భాగోసి అసీతి ఇది దక్షిణత దక్షిణత శుశ్రువాగుంస శుశ్రువాగుంసో వై వై రజక్షస రజక్షసోన్నం రజక్షస ఇది రజక్షస అన్నం ధాత ధాత జాతాయ జాతాయైవ ఏవాస్మై అస్మాన్నం అన్నమపి అవి దధాది దధాది తస్మాత్ తస్మాజ్జాత జాతోన్నం అన్నమగ్ని అర్తిజనిత్రం జనిత్రగ్రస్ఫృతం స్ఫృతం సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తాదశ స్తోమైతి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై జనిత్రం జనిత్రమన్నం అన్నగం సప్తదశ సప్తదశోన్నం సప్తదశ ఇది సప్తాదశ అన్నమేవ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణయాన్నం అన్నమద్యతే అద్యతే మిత్రస్య మిత్రస్య భాగ భాగోసి అసీతి ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై మిత్ర మిత్రోపాన అపానో వరుణ అపాన ఇత్యపాన వరుణ ప్రాణాపానౌ ప్రాణాపానామే ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాతి దివ దివ వృష్టి వృష్టిర్వాతాః పాతాః స్మృతాః స్మృతా ఏక విగుంస ఏక విగుంస స్తోమ ఏక విగుంస ఇత్యేక విగుంస స్తోమ ఇది ఇత్యాహ ఆహ ప్రతిష్టా ప్రతిష్టా వై ప్రతిష్టేతి ప్రతిష్టా వా ఏక విగుంస ఏక విగుంస ప్రతిష్ఠిత్యై ఏక విగుంస ఇత్యేక విగుంస ప్రతిష్ఠిత్యా ఇంద్రస్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఇంద్రస్ భాగ భాగోసి అసీతి ఇత్యుత్తరత ఉత్తరత ఓజ ఉత్తరత ఇత్యుత్తరత ఓజో వై వా ఇంద్ర ఇంద్ర ఓజ ఓజో విష్ణు విష్ణురోజ ఓజ క్షత్రం క్షత్రమోజ ఓజస్ పంచదశ పంచదశ ఓజ పంచదశ ఇది పంచదశ ఓజ ఏవోత్తరత ఉత్తరతో ధత్తే ఉత్తరత ఇత్యుదోత్తరత ధత్తే తస్మాత్ తస్మాదుత్తరతోభిప్రజాయీ ఉత్తరతోభిప్రజాయీ జయతి ఉత్తరతోభిప్రజాయీత్యుత్తరత అభిప్రజాయీ జయతి వసూనాం వసూనాం భాగ భాగోసి అసీతి ఇది పురస్తాత్ పురస్తాదుప అవదధాతి దాది యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై వసవ వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖమితి యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విపుంస యజ్ఞముఖమితి యజ్ఞముఖం చతుర్విపుంసో యజ్ఞముఖం చతుర్విపుంసైతి చతుర విపుంస యజ్ఞముఖమే యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి వియాదయతి యాదయత్యాదిత్యానాం ఆదిత్యానాం భాగ భాగోసి అసీతి ఇది దక్షిణత దక్షిణతో అన్నం అన్నం వై వా ఆదిద్యా ఆదిత్యా అన్నం అన్నం మరుద మరుదోన్నం అన్నం గర్భా గర్భా అన్నం అన్నం పంచవిపుంస పంచవిపుంసోన్నం పంచవిపుంసైతి పంచవిపుంస అన్నమేవ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతే విత్యై అరిత్యై భాగ భాగోసి అసీతి ఇది పశ్చాద్ పశ్చాత్ప్రతిష్టా ప్రతిష్టా వై ప్రతిష్టేది ప్రతిష్టా వా అదితి అదితి ప్రతిష్టా ప్రతిష్టా భూషా ప్రతిష్టేది ప్రతిష్టా భూషాప్రతిష్టా ప్రతిష్టా త్రిణవ ప్రతిష్టేది ప్రతిష్టా త్రిణవ ప్రతిష్ఠిత్యై త్రిణవ ఇది త్రీణవ ప్రతిష్ఠిత్యై దేవస్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై దేవస్య సవితుః సవితుర్భాగ భాగోసి అసీతి ఇత్యుత్తరత ఉత్తరతో బ్రహ్మ ముత్తరత ఇత్యుత్తరత బ్రహ్మ వై వై దేవ దేవసవిత సవిత బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమ చతుష్టోమో బ్రహ్మవర్చసం చతుష్టోమ ఇది చతుః స్తోమ బ్రహ్మవర్చసమే బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవోత్తరత ఉత్తరతో ధత్తే ఉత్తరత ఇత్యుత్తరత ధత్తే తస్మాత్ తస్మాదుత్తర ఉత్తరోర్ధ ఉత్తర ఇత్యుత్తర అర్ధో బ్రహ్మవర్చసితర బ్రహ్మవర్చసితర సా విప్లవతీ బ్రహ్మవర్చసితర ఇది బ్రహ్మవర్చసీతర సా విత్రవతి భవతి సా విత్రవతీతి సా విత్రావతీ భవతి ప్రసూత్యై ప్రసూత్యై తస్మాత్ ప్రసూత్యా ఇది ప్రాసూత్యై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచీ ఉదీచీ సనిః సనిః ప్రసూత ప్రసూత ధర్త్ర ప్రసూతే విప్రాసూత ధర్త్ర శ్రుతస్తోమ శ్రుతస్తోమ ఇది శ్రుతస్తోమ ఇది చతుః స్తోమ ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాతి దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై ధర్త్ర ధర్త్రో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమ యజ్ఞముఖమితి యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం చతుష్టోమ ఇది చతుః స్తోమ యజ్ఞముఖమే యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి యాదయతి యాదయతి యావానాం యావానాం భాగ భాగోసి అసీతి ఇది దక్షిణత దక్షిణతో మాసా ఆహ మాసా వై వైయావా ఆహ యావా అర్ధమాసా అర్ధమాసా అయావాహ అర్ధమాసా ఇత్యర్ధమాసాః అయావాస్తస్మాత్ తస్మాత్ దక్షిణావృత దక్షిణావృతో మాసా ఆహ దక్షిణావృత ఇది దక్షిణా ఆవృతః మాసా అన్నం అన్నం వై వైయావాహ యా వా అన్నం అన్నం ప్రజా ప్రజా అన్నం ప్రజా ఇది ప్రజా అన్నమే దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతర్భూణా ఋభూణాం భాగ భాగోసి అసీతి ఇది పశ్చాద్ పశ్చాత్ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై విభర్త ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై విభర్తో అష్టాచత్వారిపుంస విభర్త ఇది విభర్త అష్టాచత్వారిపుంస ఇది అష్టాచత్వారిపుంస ఇద్యష్టాచత్వారిపుంస ఇత్యుత్తరత ఉత్తరతోనయోః ఉత్తరత ఇత్యుత్తరత అనయోర్లోకయోః లోకయోః సవీర్యత్వాయ సవీర్యత్వాయ తస్మాత్ సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ తస్మాదిమౌ ఇమౌ లోకౌ లోకౌ సమావద్వీర్యౌ సమావద్వీర్యౌ యస్య సమావద్వీర్యామితి సమావద్వీర్యౌ యస్య ముఖ్యవతీః ముఖ్యవతీః పురస్తాద్ ముఖ్యవతీరిది ముఖ్యవతీః పురస్తాదుపధీయంతే ఉపధీయంతే ముఖ్యః ఉపధీయంతే ఇత్యుపాధీయంతే ముఖ్యదేవ ఏవ భవతి భవత్యా ఆస్య అస్య ముఖ్యః ముఖ్యో జాయతే జాయతే యస్య యస్యాన్నవతీః అన్నవతేర్దక్షిణతః దన్నవతీరిత్యన్నవతీః దక్షిణతోత్తి అత్యన్నం అన్నమా ఆస్య అస్యాన్నాదః అన్నాదో జాయతే అన్నాదైత్యన్నాద జాయతే యస్య ప్రతిష్టావతీః ప్రతిష్టావతీః పశ్చాత్ ప్రతిష్టావతీరి ప్రతిష్టావతీః పశ్చాద్ప్రతి ప్రత్యేవ ఏవతిష్టతి తిష్టతి యస్య ఓజస్వతీః ఓజస్వతీరుత్తరతః ఉత్తరత ఓజస్వీ ఉత్తరత ఇత్యుత్తరతః ఓజస్వ్యేవ ఏవభవతి భవత్యా ఆస్య అస్య ఓజస్వీ ఓజస్వీ జాయతే జాయతేర్కః అర్కో వై వా ఏష ఏషయత్ అగ్నిస్తస్య తస్యైతత్ ఏతదేవ ఏవ స్తోత్రం స్తోత్రమేతత్ ఏతత్ శస్త్రం శస్త్రం యత్ యదేషా ఏషా విధా విధా విధీయతే విధేతి విధా విధీయతేర్కే విధీయతది విధీయతే అర్కదేవ ఏవ తత్ తదర్క్యం అర్క్యమను అనువి విధీయతే ధీయతేత్తి అత్యన్నం అన్నమా ఆస్య తస్యాన్నాద అన్నాదో జాయతే అన్నాదైత్యన్నాద జాయతే యస్యైషా ఏషా విధా విధా విధీయతే విధేతి విధా విధీయతేయ విధీయత ఇది విధీయతే యో ఉచ చైనామేవం ఏం వేద వేదసృష్ట్యై సృష్టిరుప ఉపదధాది దాది యథాసృష్టం యథాసృష్టమే యథాసృష్టమితి యథాసృష్టం ఏవ అవరుంధే రుంధేన నవై వా ఇదం ఇదం దివా దివాన ననక్తం నక్తమాసీత్ ఆసీరవ్యావృత్తం అవ్యావృత్తం తే అవ్యావృత్తమిత్యవి ఆవృత్తం ఏ దేవాేతాద్యుష్టీ ద్యుష్టీరపశ్యన్ ద్యుష్టీర్దివి ఉష్టీ అపశ్యంతా తా ఉప ఉపాదధత అదధత తప తతో వై వా ఇదం ఇదం వి యో ఉచ్చత్ ఔచ్ఛద్యస్యీతా ఏతా ఉపధీయంతే ఉపధీయం దేవి ఉపధీయం దైత్యుపధీయంతే ఏవ ఏవాస్మై అస్మా ఉచ్చతి ఉచ్చత్యసో అసో తమ అథో ఇత్యసో తమ ఏవాప అవహతే హత ఇది హతే అగ్నే జాతాన్ జాతాన్ ప్రణుద దుదాన నపద్మాన్ సపద్మానికి పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది దాని జాతాన్ జాతానేవ ఏవ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ఉదతే సహసా సహసా జాతాన్ జాతానితి ఇది పశ్చాద్ పశ్చాజనిష్యమాణాన్ జనిష్యమాణానేవ ఏవ ప్రతి ప్రతినుదతే నుదతే చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశ స్తోమ చతుశ్చత్వారిపుంశ ఇది చతుర్చత్వారిపుంశ స్తోమ ఇది దక్షిణత దక్షిణతో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమి బ్రహ్మవర్చసం వై చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశో బ్రహ్మవర్చసం చతుశ్చత్వారిపుంశ ఇది చతుర్చత్వారిపుంశ బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏ దక్షిణత దక్షిణతో ధర్తే ధర్తే తస్మాద్ తస్మాద్దక్షిణ దక్షిణోర్ధ అర్ధో బ్రహ్మవర్చసిదర బ్రహ్మవర్చసిదర షోడశ బ్రహ్మవర్చసిదర ఇది బ్రహ్మవర్చసీదర షోడశ స్తోమ స్తోమరి ఇుత్తరద ఉత్తరత ఓజ ఉత్తరత ఇుత్తరద ఓజో వై వై షోడశ షోడశ ఓజ ఓజ ఏవోత్తరద ఉత్తరతో ధర్తే ఉత్తరత ఇుత్తరద ధర్తే తస్మాత్ తస్మాదుత్తరదోభిప్రజాయీ ఉత్తరదోభిప్రజాయీదయతి ఉత్తరదోభిప్రజాయీత్యుత్తరద అభిప్రజాయీ జయతి వజ్ర వజ్రో వై వై చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశ వజ్ర చతుశ్చత్వారిపుంశ ఇది చతుర్చత్వారిపుంశ వజ్రషోణశ షోణశోయత్తే ఇష్టకే ఏతే ఇేతే ఇష్టకే ఉపదధాది ఇష్టకే ఇది ఇష్టకే ఉపదధాది జాతాన్ ఉపదధాదీత్రిపదధాది జాతాగిష్ట చైవ ఏవ జనిష్యమానాన్ జనిష్యమానాగిష్ట చ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుద్య ప్రణుద్య వజ్రం ప్రణుద్యేది ప్రాణుద్య వజ్రమను తను ప్రహరది హరది స్తృత్యై స్తృత్యై పురీషవతీ పురీషవతీ మధ్యే పురీషవతీమిది పురీషావతీ మధ్య ఉప ఉపదధాది దాది పురీషం పురీషం వై వై మధ్యం మధ్యమాత్మన ఆత్మన సాత్మానం సాత్మానమే సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్ని అగ్ని చిరుతే చిరుతే సాత్మా సాత్మాముష్మిన్ సాత్మేది సా ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవతి ఏం వేద వేదయితా ఏతా వై వా అసపత్నా అసపత్నా నామ నామేష్టకా ఇష్టకాయస్య యత్సీతా ఏతా ఉపధీయంతే ఉపధీయంతేన ఉపధీయంతేవాధీయంతే నాస్య అస్య తపత్న సపత్నా భవతి భవతి పశు పశుర్వై వా ఏషయత్ని అగ్నిర్విరాజ విరాజముత్తమాయా విరాజ ఇది వీరాజ ఉత్తమాయాం చిత్యాం ఉత్తమాయామిత్యుతమాయాం చిత్యాముప ఉపదధాది దాది విరాజం విరాజమేవ విరాజమిది వీరాజం ఏవోత్తమాం ఉత్తమాం పశుషు ఉత్తమామిత్యుతమాం పశుషు దాది దాది తస్మాత్ తస్మాత్ పశుమాన్ పశుమానుత్తమాం పశుమానిది పశుమాన్ ఉత్తమాం వాచం ఉత్తమామిత్యుతమాం వాచం వదతి వదతి దశ దశ దశ దశోప దశ దశేతి దశ దశ ఉపదధాది దాది సవీర్యత్నాయ సవీర్యత్నాయ అక్ష్ణయ సవీర్యత్వాయేది సవీర్యాత్వాయ అక్ష్ణయోప ఉపదధాది దాది తస్మాత్ తస్మాదక్ష్ణయ అక్ష్ణయా పశవ పశవాంగాని అంగాని ప్రహరంది హరంది ప్రదర్శ్యత్యై ప్రదర్శ్యత్యై యాని ప్రదర్శ్యత్యా ప్రదేశ్యత్యై యాని వై వై ఛందాగంసి ఛందాగంసి సువర్గ్యాణి సువర్గ్యాన్యాసన్ సువర్గ్యాణీతి సువహాగ్యాని ఆసంతై తైర్దేవా దేవాస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయంతేన ఏన ఋషయ ఋషయోశ్రామ్యన్ అశ్రామ్యంతే తే తపోరత్యంత అత్యంతతాని తాని తపసా తపసా పశ్యన్ అపశ్యంతేభ్య ఏతాష్టకా ఇష్టకాని నిరమిమత అమిమేవ ఏ ఛంద ఛందో వరివ వరివఛంద ఛందరితి తా ఉప ఉపాదధత అదధతాభిర్వై వై తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహార్గం లోకమాయన్ ఆయనయత్తా ఇష్టకా ఇష్టకా ఉపదధాది ఉపదధాది యాని ఉపదధాదీత్యవదధాది యాన్నేవ ఛందాగుంసి ఛందాగుంసి సువర్గ్యాణి సువర్గ్యాణి తై స్వర్గ్యాణీతి సువహాగ్యాణి తైరేవ యజమాన యజమానస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం ఏవమేతి ఏతి యజ్ఞేన యజ్ఞేన వై వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజతా తా స్తోమభాగై స్తోమభాగైరేవ స్తోమభాగైరి స్తోమభాగై ఏవాసృజత అసృజతయత్స్తోమభాగా స్తోమభాగా ఉపదధాది స్తోమభాగాది స్తోమభాగా ఉపదధాది ప్రజా ఉపదధారేత్యుపదధాది ప్రజా ఏ ప్రజా ఇది ప్రజా ఏతద్జమాన యజమానసృజతే సృజతే బృహస్పతి బృహస్పతిర్వై వా ఏతద్యజ్ఞస్యజ్ఞస్విజయస్సం సమభరత్ అభరద్యత్స్తోమభాగా స్తోమభాగాయత్ స్తోమభాగా ఇది స్తోమభాగా యత్స్తోమభాగా స్తోమభాగా ఉపదధాది స్తోమభాగా ఇది స్తోమభాగా ఉపదధాది సతేజసం ఉపదధాదీత్యుపదధాది సతేజసమేవ సతేజసమిసేజసం ఏవాగ్ని అగ్ని చినుతే చినుతే బృహస్పతి బృహస్పతిర్వై వా ఏతాయ్ఞ ప్రతిష్టా ప్రతిష్టామపశ్యత్ ప్రతిష్టామి ప్రతిష్టా అపశ్యద్యత్స్తోమభాగా స్తోమభాగాయత్ స్తోమభాగా ఇది స్తోమభాగా యత్స్తోమభాగా స్తోమభాగా ఉపదధాది స్తోమభాగా ఇది స్తోమభాగా ఉపదధాది యజ్ఞస్య ఉపదధాదీత్యుపదధాది యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సప్తసప్త ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై సప్తసప్తోప సప్తసప్తైతి సప్తసప్త ఉపదధాది దాది శరీర్యత్వాయ శరీర్యత్వాయ తిస్రః శరీర్యత్వాయేది శరీర్యాత్వాయ తిస్రో మధ్యే మధ్యే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై తస్మిరితి ఇత్యేవ ఏవాదిత్యం ఆదిత్యమసృజత అసృజత ప్రేతి ప్రేతిరితి ప్రేతిరితి ప్రాయి ఇది ధర్మం ధర్మమన్వితి అన్వితిరితి అన్వితిరిత్యనోజితి ఇది దివం దివగం సంధి సంధిరితి సంధిరితి సంధి ఇత్యంతరిక్షం అంతరిక్షం ప్రతిధి ప్రతిధిరివి ప్రతిధిరితి ప్రతిధి ఇది పృథివీ పృథివీం విష్టంభ విష్టంభరితి విష్టంభ ఇది విస్తంభ ఇది వృష్టి వృష్టిం ప్రవా తవేది ప్రవేది ప్రావా ఇత్యహ అహరవా అనువేది అనువేత్తి నో వా ఇది రాత్రిం రాత్రిముషిక్ ఉషిగితి వసూన్ వసూన్ ప్రకేత ప్రకేతైతి ప్రాకేత ఇది రుద్రాన్ రుద్రాన్ సుదీతి సుదీతిరి సుదీతిరితి సుదీతి ఇత్యాదిత్యాన్ ఆదిత్యానోజ ఓజైతిన్ పితృగస్తంతు పందురితి ప్రజా ప్రజాస్పృతనాశాట్ ప్రజాది ప్రజా పృతనాశాడితి పశూన్ పశూన్ రేవత్ రేవతి ఇోషధీ ఓషధీరభిజిత్ అభిజిత్సి అభిజిత్యభిజిత్ అసి యుక్తగ్రామా యుక్తగ్రావేంద్రాయ యుక్తగ్రావేది యుక్తగ్రావా ఇంద్రాయ ద్వా ేంద్రం ఇంద్రం జింద జింద్రేది దక్షిణత దక్షిణతో వజ్రం వజ్రం వరి పర్యౌహద్ ఔహదభిజిగ్యై అభిజిగ్యైతా అభిజిత్యాభిజిత్ తా ప్రజా ప్రజాపప్రాణా ప్రజా ప్రజా అపప్రాణా అసృజత అపప్రాణాప్రాణా అసృజత తాసు తాస్వధిపతి అధిపతిరసి అధిపతిరిత్యధిపతి అసీతి ప్రాణం ప్రాణమదాత్ ప్రాణమిది ప్రాణం అదధాద్యంతేతి ఇత్యపానం అపానకం సగం సర్ప అపానమిత్యపానం సగం సర్పజితి సగం సర్పజితి సం సర్ప ఇది చక్షు చక్షుర్వయోధా వయోధా ఇది వయోధా ఇది వయహాధా ఇది శ్రోత్రం శ్రోత్రం తా ప్రజా ప్రజా ప్రాణతీ ప్రజా ఇది ప్రజా ప్రాణతీరపానతీ ప్రాణతీరి ప్రాణతీ అపానతీ పశ్యంతీ అపానతీరిపానతీ పశ్యంతీ శృణ్వతీ శృణ్వతీర్న నమిథునీ మిథునీ అభవన్ అభవంతాసు తాసు త్రివృత త్రివృతసి త్రివృతి త్రివృత అసీతి మిథునం మిథునమదధాత్తా తా ప్రజా ప్రజా మిథునీ ప్రజాది ప్రజా మిథునీ భవంతీ భవంతీర్న న ప్రజాయంత ప్రజాయంతా తా సగం రోహ సగం రోహోసి సగం రోహ ఇది సంరోహ అసి నీరోహ నీరోహోసి నీరోహ ఇది నీరోహ అసీతి ప్రజనయత్ అజనయత్తా ప్రజా ప్రజా ప్రజాతా ప్రజా ఇది ప్రజా ప్రజాతాన ప్రజాతా ఇది ప్రజాతా న ప్రతి ప్రత్యతిష్టన్ అతిష్టంతా తావసుక వసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రి వేషశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసీతి ఏవైషు ఏషు లోకేషు లోకేషు ప్రతి ప్రత్యస్థాపయత్ అస్థాపయద్ యదాహ ఆహ వసుక వసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రి వేషశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసీతి ప్రజా ప్రజా ప్రజా ప్రజా ఏ ప్రజానా ప్రజాతా ఏషు ప్రజాతా ప్రజాతా ఏషు లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి సాత్మా సాత్మాంతరిక్షం సాత్మేది స ఆత్మా అంతరిక్షం రోహతి రోహతి సప్రాణ సప్రాణోమస్మిన్ సప్రాణ ఇది సా ప్రాణ అమస్మిన్ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యవ్యర్థుక అవ్యర్థుక ప్రాణాపానాభ్యాం అవ్యర్థుకేత్యీ అర్థుక ప్రాణాపానాభ్యాం భవతి ప్రాణాపానాభ్యామిది ప్రాణాపానాభ్యాం భవతి యదేవం ఏం వేద వేదేది వేద నాకసద్భిర్వై నాకసద్భిరితి నాకసద్భి వై దేవా దేవాస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సుమహాగం లోకమాయన్ ఆయంత తన్నాకసదాం నాకసదాం నాకసత్వం నాకసతామిది నాకాసదాం నాకసత్వం యత్ నాకసత్వమిది నాకసతత్వం ఎన్నాకసద నాకసద ఉపదధాతి నాకసద ఇది నాకాసద ఉపదధాతి నాకసద్భి ఉపదధాతీత్యుపదధాతి నాకసద్భిరేవ నాకసద్భిరితి నాకసదభి తద్యజమాన యజమాన సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతి సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకో నాక నాకోయస్యైతా ఏతా ఉపధీయంతే ఉపధీయంతేన ఉపధీయం దరిద్రమాధీయంతే నాస్మై అస్మాకం అకం భవతి భవతి యజమానాయతనం యజమానాయతనం వై యజమానాయతనమిది యజమాన ఆయతనం వై నాకసద నాకసదోయత్ నాకసద ఇది నాకాసద ఎన్నాకసద నాకసద ఉపదధాతి నాకసద ఇది నాకాసద ఉపదధాత్యాయతనం ఉపదధాతీత్యుపదధాతి ఆయతనమే ఆయతనమిద్యా ఆయతనం ఏతత్జమాన యజమాన కృతే కృతే పృష్టానాం పృష్టానాం వై వా ఏతత్ ఏతత్తేజ తేజస్సంభృతం సంభృతం యత్ సంభృతమితి సంభృతం ఎన్నాకసద నాకసదో యత్ నాకసద ఇది నాకాసద ఎన్నాకసద నాకసద ఉపదధాతి నాకసద ఇది నాకాసద ఉపదధాతి పృష్టానాం ఉపదధాతీత్యుపదధాతి పృష్టానామే ఏ తేజ తేజోవ అవరుంధే రుంధే పంచచోడా పంచచోడా ఉప పంచచోడా ఇది పంచాచోడా ఉపదధాది దాత్యప్సరస అప్సరస ఏనమేతా భూతా భూతా అముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఉప ఉపశేరే శేరేథో అథోదనోపానీ అథో ఇద్యథో రోపానీరేవ రోపానీరిజితనోపానీ ఏవైతా ఏతా యజమానస్ విష్యాద్ విష్యాత్మ తముపదధత్ ఉపదధ్యాయేత్ ఉపదధదిత్యుపదధత్ ధ్యాయేదేతాభ్య ఏతాభ్యరేవ దేవైనం ఏనం దేవతాభ్య దేవతాభ్య ఆవృష్టరి దృష్టరి రాజగ రాజగార్తి ఆర్తిమా ఆర్చరి ఇచ్చుత్తరా ఉత్తరా నాకసభ్య ఉత్తరా ఇత్యుతరా నాకసభ్య ఉప నాకసభ్యైతి నాకసభ్య ఉపదధాతి యథాయామానీయ ఆనీయ గృహేషు ఆనీయేత్యానీయ గృహేషు నిషాదయతి నిషాదయతి తాదృక్ నిషాదయతీతి నిషాదయతి తాదృగేవ ఏ తత్పశ్చాత్ పశ్చాత్ ప్రాచీ ప్రాచీముత్తమాం ఉత్తమాముప ఉత్తమామిత్యుతమాం ఉపదధాతి దాతి తస్మాత్ తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ ప్రాచీ ప్రాచీపత్నీ పత్న్యను అన్వాస్తే ఆస్తే స్వయమాదృణ్ణాం స్వయమాదృణ్ణాం స్వయమాదృణ్ణామిది స్వయం ఆదృణ్ణాం చ వికర్ణీం వికర్ణీం చ వికర్ణీమిది వికర్ణీం చోత్తమే ఉత్తమే ఉప ఉత్తమే ఇచ్చుతమే ఉపదధాతి దాతి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణాయు స్వయమాదృణ్ణేది స్వయం ఆదృణ్ణా ఆయుర్వికర్ణీ వికర్ణీ ప్రాణం వికర్ణీతి వికర్ణీ ప్రాణం చ ప్రాణమిది ప్రాణం చైవ ఏవాయు ఆయుశ్చ ప్రాణానాం ప్రాణానాముత్తమౌ ప్రాణానామిది ప్రాణానాం ఉత్తమౌ ధత్తే ఉత్తమావిద్యుతమౌ ధత్తే తస్మాత్ తస్మాత్ ప్రాణ ప్రాణశ్చ ప్రాణ ఇది ప్రాణ చాయు ఆయుశ్చ ప్రాణానాం ప్రాణానాముత్తమౌ ప్రాణానామిది ప్రాణానాం ఉత్తమౌ న ఉత్తమావిద్యుతమౌ నాన్యాం అన్యాముత్తరాం ఉత్తరామిష్టకాం ఉత్తరామిత్యుతరాం ఇష్టకాముప ఉపదధ్యాద్యాద్యదన్యాం అన్యాముత్తరాం ఉత్తరామిష్టకాం ఉత్తరామిత్యుతరాం ఇష్టకాముపదధ్యాద్ ఉపదధ్యాత్పశూనా ఉపదధ్యాదిత్యుపదధ్యాద్ పశూనాం చజమానస్ చ ప్రాణం ప్రాణం చ ప్రాణమిది ప్రాణం చాయు ఆయుష్ట చాపి అభిదధ్యాద్ దధ్యాత్తస్మాత్ తస్మాన్న నాన్యా అన్యోత్తర ఉత్తరేష్టక ఉత్తరేద్యుతర ఇష్టకోపధేయా ఉపధేయా స్వయమాతృణ్ణాం ఉపధేయేత్యుపధేయా స్వయమాతృణ్ణాముప స్వయమాతృణ్ణామిది స్వయం మాతృణ్ణాం ఉపదధాది దాద్యసౌ అసౌ వై వై స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణామూ స్వయమాతృణ్ణేది స్వయం మాతృణ్ణా అమూమేవ ఏవోప ఉపధత్తే ధర్తేశ్వం అశ్వముప ఉపఘ్రావయది ఘ్రావయది ప్రాణం ప్రాణమే ప్రాణమిది ప్రాణం ఏవాస్యాం అస్యాం దధాతి దాత్యథో అథో ప్రజాపత్య అథో ఇత్యథో రాజాపత్యో వై ప్రజాపత్యేది ప్రజాపత్య వా అశ్వ అశ్వ ప్రజాపతిన ప్రజాపతినైవ ప్రజాపతినేది ప్రజాపతిన ఏవాగ్ని అగ్నిం చిరుదే చిరుదే స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా భవతి స్వయమాదృణ్ణేది స్వయం ఆదృణ్ణా భవతి ప్రాణానాం ప్రాణానాముత్సృష్టి ప్రాణానామిది ప్రాణానాం ఉత్సృష్ట్యా అథో ఉత్సృష్ట్యా ఇత్యుసృష్టి అథో సువర్గస్ అథో ఇత్యథో సువర్గస్ లోకస్ స్వర్గస్ేది సువహాగస్ లోకస్ అనుఖ్యాత్యై అనుఖ్యాత్యా ఏషా అనుఖ్యాత్యానుఖ్యాత్యై ఏషా వై వై దేవానాం దేవానాం విక్రాంతి విక్రాంతిర్యత్ విక్రాంతిరిక్రాంతి యద్వికర్ణీ వికర్ణీయత్ వికర్ణీతి వీకర్ణీ యద్వికర్ణీం వికర్ణీముపదధాతి వికర్ణీమితి వీకర్ణీం ఉపదధాతి దేవానాం ఉపదధాతీత్యుపదధాతి దేవానామేవ ఏవ విక్రాంతిం విక్రాంతిమను విక్రాంతిమితి వీక్రాంతిం అను విక్రమతే క్రమత ఉత్తరత ఉత్తరత ఉప ఉత్తరత ఇత్యుదరత ఉపదధాతి తస్మాత్ తస్మాదుత్తరత ఉపచార ఉత్తరత ఉపచారోగ్ని ఉత్తరత ఉపచార ఇత్యుత్తరత ఉపచార అగ్నిర్వాయుమతీ వాయుమతీ భవతి వాయుమతీతి వాయుమతీ భవతి సమిధ్యై సమిధ్యాది సంయుధ్యై ఛందాగస్వ ఉపదధాతి దాతి పశవ పశవో వై వై ఛందాగంసి ఛందాగంసి పశూన్ పశూనేవ ఏవా అవరుంధే రుంధే ఛందాగంసి ఛందాగంసి వై వై దేవానా దేవానా వామం వామం పశవ పశవో వామం వామమేవ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధేతాం ఏతాగుంహ హ వై వై యజ్ఞసేన యజ్ఞసేనశ్చైత్రియాజన యజ్ఞసేన ఇది యజ్ఞాసేన చైత్రయాజనశ్చితి శ్రుతిం విదాం విదాంచకార చకారతయా అయా వై వై సహ స పశూన్ పశూనవ అవారుంధ అరుంధయత్ యదేతాం ఏతాముపదధాది ఉపదధాది పశూన్ ఉపదధాదీత్యుపదధాది పశూనేవ ఏవావ అవరుంధే రుంధే గాయత్రీ గాయత్రీ స్ఫురస్తాద్ పురస్తాదుప ఉపదధాది దధాది తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజ తేజ ఏ ముఖద ముఖతో ధత్తే ధత్తే మూర్ధన్వదీ మూర్ధన్వదీర్భవంతి మూర్ధన్వదీతి మూర్ధన్వదీ భవంతి మూర్ధానం మూర్ధానమేవ ఏనం ఏనకం సమానానా సమానానాం కరోతి కరోతి త్రిష్ుభ త్రిష్ుభ ఉప ఉపదధాది దాది ఇంద్రియం ఇంద్రియం వై వై త్రిష్ త్రిష్ంద్రియం ఇంద్రియమేవ ఏ మధ్యద మధ్యతో ధత్తే ధత్తే జగతీ జగతీరుప ఉపదధాది దాది జాగత జాగత వై వై పశవ పశవ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే నుష్ుభ అనుష్ుభ ఉప అనుష్ుభైద్యమోష్ుభ ఉపదధాది దాది ప్రాణా ప్రాణా వై ప్రాణానా వా అనుష్ుప్ అనుష్ు ప్రాణానా అనుష్ుభిత్యనోస్తు ప్రాణానాముత్సృష్ట్యై ప్రాణానామిది ప్రాణానా ఉత్సృష్ట్యై బృహదీ ఉత్సృష్ట్యాసృష్ట్యై బృహదీరుష్ణ్యా ఉష్ణ్యా పంక్తీ పంక్తీరక్షరపంక్తీ అక్షరపంక్తీరి అక్షరపంక్తీరిక్షరపంక్తీ ఇది విషురూపాణి విషురూపాణి ఛందాగంసి విషురూపాణీతి విషురూపాణి ఛందాగస్వ ఉపదధాది దాది విషురూపా విషురూపా వై విషురూపా విషురూపా వై పశవ పశవ పశవ పశవశ్చందాగంసి ఛందాగంసి విషురూపాన్ విషురూపానేవ విషురూపానితి విషురూపాన్ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే విషురూపం విషురూపమస్ విషురూపమితి విషురూపం అస్య గృహే గృహే దృశ్యతే దృశ్యతేయస్యీతా ఏతా ఉపధీయంతే ఉపధీయం తేజ ఉపధీయంత ఇత్యుపాధీయంతే యవో ఉచ చైనా ఏనా ఏం వేద వేదాదిఛందసం అతిఛందసముప అతిఛందసమిత్యపి ఛందసం ఉపదధాతి దాత్యతిఛందా అతిఛందా వై అతిఛందా ఇత్యపి ఛందా వై సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వేభి సర్వేభిరేవ ఏనం ఏనం ఛందోభి ఛందోభిశ్చునుదే ఛందోభిరి ఛందాభి చినుదే ప్రశ్న ప్రశ్న వై వా ఏషా ఏషా ఛందసాం ఛందసాంగ్యత్ ఎదతిఛందా అతిఛందాయత్ అతిఛందా ఇత్యది ఛందా ఎదతిఛందసం అతిఛందసముపదధాది అతిఛందసమిత్యది ఛందసం ఉపదధాది వర్ష్ణ ఉపదధాదీత్యుపదధాది వర్ష్మైవ ఏనం ఏనకం సమానానా సమానానాం కరోతి కరోతి ద్విపదా ద్విపదా ఉప ద్విపదా ఇది ద్వీపదాహ ఉపదధాది దాది ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సర్వాభ్యో వై వై దేవతాభ్య దేవతాభ్యోగ్ని అగ్నిశీయతే శీయతే యత్ యత్ సయుజ సయుజో న సయుజ ఇది సాయుజ నోపదధ్యాద్ ఉపదధ్యాద్వేవతా ఉపదధ్యాదిత్యుపదధ్యాద్ దేవతాశ్చ అస్యాగ్నిం అగ్నిం వృంజీరన్ వృంజీరమే యత్ సయుజ సయుజ ఉపదధాది సయుజ ఇది సాయుజ ఉపదధాత్యాత్మన ఉపదధాదీత్యుపదధాది ఆత్మనైవ ఏనం ఏనగం సయుజం సయుజం చినుదే సయుజమిది సాయుజం చినుదేన నాగ్నా అగ్నినాది వ్యర్థ్యతే వృధ్యతేథో అథో యథా అథో యథా పురుష పురుష స్నావభి స్నావభి సంతత స్నావభిరితి స్నావభి సంతత ఏం సంతత ఇది సంతత ఏమే ఏైతాభి ఏతాభిరగ్ని అగ్ని సంతత సంతతోగ్నినా సంతత ఇది సంతత అగ్నినా వై వై దేవా దేవాస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయంతా తా అమోహ అమోస్కృత్తికా కృత్తికా అభవన్ అభవన్ యస్యైతా ఏతా ఉపధీయందే ఉపధీయందే సువర్గం ఉపధీయందేవాధీయందే సువర్గమేవ సువర్గమితి సువహాగం దేవలోకం లోకమేతి ఏది గచ్చతి గచ్చతి ప్రకాశం ప్రకాశం చిత్రం ప్రకాశమితి ప్రకాశం చిత్రమేవ ఏవతి మండలేష్టకా మండలేష్టకా ఉప మండలేష్టకా ఇది మండలాష్టకా ఉప దాది దాదీమే ఇమే వై వై లోకా లోకామండలేష్టకా మండలేష్టకా ఇమే మండలేష్టకా ఇది మండలాష్టకా ఇమే ఖలు ఖలు వై వై లోకా లోకాదేవపురా దేవపురా దేవపురా దేవపురా ఇది దేవాపురా దేవపురా ఏవ దేవపురా ఇది దేవాపురా దేవ ప్రవిశతి విశతి నార్తి ఆర్తిమా ఆర్చతి పృచ్చత్యగ్నిం అగ్ని చిక్యాన చిక్యానో విశ్వజ్యోతిష విశ్వజ్యోతిష ఉప విశ్వజ్యోతిష ఇది విశ్వజ్యోతిష ఉప దాది దాదీమాన్ హిమానేవ ఏవైకాభి ఏతాధిర్లోకాన్ లోకాన్ జ్యోతిష్పద జ్యోతిష్పద కురుదే కురుదేథో అథో ప్రాణాన్ అథో ఇత్యథో ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవైతా ఏతా యజమానస్య యజమానస్య దాధ్వరి దాధ్వత్యేతా ఏతా వై వై దేవతా దేవతా స్వర్గ్యా స్వర్గ్యాస్తా స్వర్గ్యా ఇది సువహాగ్యా తావేవ దేవాన్వారభ్య అన్వారభ్య సువర్గం అన్వారభ్యేర్తి నో ఆరభ్య సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేది ఏటీత్యేది వృష్టిస నీరుప వృష్టిస నీరుతి వృష్టిసనీ ఉపదధాది దాది వృష్టి వృష్టిమేవ ఏవావ అవరుంధే రుంధేయత్కథా ఏకథోపద్యాత్ ఏకథేత్యేకాథా ఉపదధ్యాదేకం ఉపదధ్యాదిత్యుపాదధ్యాత్ ఏకమృదం మృదం వరుషేద్ వరుషేదనుపరిహారం అనుపరిహారకం సాధయతి అనుపరిహారమిత్యునో పరిహారం సాధయతి తస్మాత్ తస్మాత్ సర్వాన్ సర్వాన్ మృతోన వర్షతి వర్షతి పురోవాదసమి పురోవాదసమిరది పురోవాదసనిరి పురోవాదాసని అతీతి ఇత్యాహ ఆహైత ఏతద్వై వై వృష్ట్యై వృష్ట్యై రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే సంజ్ఞానీభి సంజ్ఞానీభిర్వై సంజ్ఞానీభిరితి సంజ్ఞానీభి వై దేవా దేవా ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ సమ్ సమయు అయస్తవ తత్సంజ్ఞానీనా సంజ్ఞానీనాగం సంజ్ఞానిత్వం సంజ్ఞానీనామిది సంజ్ఞానీనా సంజ్ఞానిత్వం యద్ సంజ్ఞానిత్వమిది సంజ్ఞానీత్వం యత్ సంజ్ఞానీ సంజ్ఞానీరుపదధాది సంజ్ఞానీరితి సంజ్ఞానీ ఉపదధాది యథా ఉపదధాదీత్యుపదధాది యథాప్సు అప్సు నావా అప్సుపసు నావా సంజ్ఞాతి సంజ్ఞాత్యేవం సంజ్ఞాతీతి సంజ్ఞాతి ఏమేవ ఏవైతాభి ఏతాభిర్యజమాన యజమాన ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ సమ్ సంజ్ఞాతి జాతి ప్లవ ప్లవో వై వా ఏషోగ్నే అగ్నేర్యత్సంజానీ సంజ్ఞానీర్యత్ సంజ్ఞానీర్తి సంజ్ఞానీ యత్సంజానీ సంజ్ఞానీరుపదధాది సంజ్ఞానీర్తి సంజ్ఞానీ ఉపదధాది ప్లవం ఉపదధాదీత్యుపదధాది ప్లవమే ఏవైతం ఏతమగ్నయే అగ్నయ ఉప ఉపదధాది దాచ్యుత ఉదయస్యీతాసు ఏతాసూపహితాసు ఉపహితాస్వాప ఉపహితాస్విత్యుపాహితాసు ఆపోగ్నిం అగ్నిమం హరంది హరంత్యహృత అహృత ఏవాస్యాగ్ని అగ్నిరాదిత్యేష్టకా ఆదిత్యేష్టకా ఉప ఆదిత్యేష్టకా ఇత్యాదిత్య ఇష్టకా ఉపదధాది దాత్యాదిత్యా ఆదిత్యా వై వా ఏతం ఏతం భోత్యై భోత్యై ప్రతి ప్రతి నుదందే నుదందేయ యోనం అలం భోత్యై భోత్యై సన్ సంభూతి భూతిన్న ప్రాప్నోతి ప్రాప్నోత్యాదిత్యా ప్రాప్నోతి ప్రాప్నోతి ఆదిత్యాదేవ ఏవైనం ఏనం భూతి భూతిం గమయంతి గమయంతసౌ అసౌ వై వా ఏతస్య ఏతస్యాదిత్యః ఆదిత్యోరుచం వచమా ఆదత్తే దత్తేజ యోర్ణిం అగ్ని చిత్వా నరోచతే రోచతే యదాదిత్యేష్టకా ఆదిత్యేష్టకా ఉపదధాతి ఆదిత్యేష్టకా ఇత్యాదిత్యాష్టకా ఉపదధాత్యసౌ ఉపదధాదీత్యుపదధాతి అసావేవ ఏవాస్మిన్ అస్మిన్నాదిత్య ఆదిత్యోరుచం ఋషం దధాతి దధాతి యథాసౌ అసౌ దేవానా దేవానాగం రోచతే రోచత ఏవం ఏమేవ ఏవైష ఏష మనుష్యాణం మనుష్యాణాగం రోచతే రోచతే ఘృతేష్టకా ఘృతేష్టకా ఉప ఘృతేష్టకా ఇది ఘృతష్టకా ఉపదధాతి దధాత్యేతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియం ప్రియం ధామ ధామయత్ యద్ఘృతం ఘృతం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏనం ధామ్నా ధామ్నాథం సమర్థయతి అర్థయత్యథో అథో తేజస అథో ఇత్యథో తేజసానుపరిహారం అనుపరిహారకం సాధయతి అనుపరిహారమిత్యనో పరిహారం సాధయత్యపరివర్గం అపరివర్గమే అపరివర్గమిపరీవర్గం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాతి దధాతి ప్రజాపతి ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరగి ప్రజాపతి అగ్నిమచినద అచినదస స యశస యశసావి యా ఆర్ఘ్యత ఆర్ఘ్యతస స ఏతా ఏతాయశోదా యశోదా అపశ్యత్ యశోదా ఇది యశహాదా అపశ్యత్తా తా ఉప ఉపాధత్త అధత్తాభి తాభిర్వై వై సహ సయశ యశ ఆత్మన్ ఆత్మన్నధత్త అధత్తయత్ యద్యశోదా యశోదా ఉపదధాది యశోదా ఇది యశహాదా ఉపదధాది యశ ఉపదధాదీత్యుపదధాది యశ ఏవ తాభిర్యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే పంచ పంచోప ఉపదధాది దాది పాంత పాంతఃపురుష పురుషోయావాన్ యావానేవ ఏవ పురుష పురుషస్తస్మిన్ తస్మిన్ యశ యశో దధాది దధాదీతి దధాది దేవాసురాసంయత్తంసంయత్తంస కనీయాగంసో దేవా ఆసన్ ఆసన్ భూయాగంస భూయాగంసోసురా అసురాస్ తే దేవా ఏతాష్టకా ఇష్టకా అపశ్యన్ అపశ్యంతా తా ఉప ఉపాదధత అదధత భూయస్కృత్ భూయస్కృతసి భూయస్కృతి భూయ కృత్ అసీతి భూయాగంస భూయాగంసోభవన్ అభవన్ వనస్పతి వనస్పతిభిరోషధీభి వనస్పతిభిరితి వనస్పతీభి ఓషధీభిర్వరివస్కృత్ ఓషధీభిరిషధీభి పరివస్కృతసి పరివస్కృతి పరివహాకృత్ అసీతి ఇమామజయన్ అజయన్ ప్రాచీ ప్రాచ్యసి అసీతి ఇది ప్రాచీం ప్రాచీన్ దిశం దశమజయన్ అజయన్నోర్ధ్వా ఊర్ధ్వాసి అసీతి ఇత్యమూ అమోమజయన్ అజయన్నంతరిక్షసత్ అంతరిక్షసతసి అంతరిక్షసదిత్యంతరిక్షాసత్ అస్యంతరిక్షే అంతరిక్షే సీద సీదేతి ఇత్యంతరిక్షం అంతరిక్షమజయన్ అజయన్ తథో దేవా దేవా అభవన్ అభవంతరా పరాసురా అసురాయస్యేతా ఏతా ఉపధీయంతే ఉపధీయంతే భూయాన్ ఉపధీయంతరిపాధీయంతే భూయానేవ ఏవతి భవద్భి అభీమాన్ ఇమాన్ లోకాన్ లోకాంజయతి ఏది భవత్యాత్మనా ఆత్మనా పరా అస్య్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవత్యప్సృషత్ అప్సృషదసి అప్సృషదిత్యప్సోసత్ అసి శ్యేనసత్ శ్యేనసదసి శ్యేనసదితి శ్యేనాసత్ అసీతి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవాగ్నిం అగ్నిమవ అవరుంధే రుంధే పృథివ్యా పృథివ్యా స్వాద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామీతి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏతాభిర్లోకాన్ లోకాన్ ద్రవిణావత ద్రవిణావత కురుతే ద్రవిణావత ఇది ద్రవిణావత కురుత ఆయుష్యా ఆయుష్యాప ఉపదధాది దాత్యాయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాత్యగ్నే అగ్నేయత్తే తే పరం పరణం హృద్ హృన్నామ నామేతి ఇహ ఆహైతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియమ్ ప్రియమ్ ధామ ధామ ప్రియమ్ ప్రియమేవ్య ధామ ధామోప ఉపాప్నోది ఆప్నోది తౌ తావా ఏహి ఇహి తమ్ సగుమ్రభావహి అభావహావి ఇత్యాహ ఆహవి ఏవైమేన ఏనేన పరి పరిధత్తే ధత్తే పాంచజన్యేషు పాంచజన్యేష్వపి పాంచజన్యేష్విది పాంచజన్యేషు అత్యేహి ఏధ్యగ్నే అగ్నిది ఇత్యాహ ఆహైష ఏషవి వా అగ్ని అగ్ని పాంచజన్య పాంచజన్యోజ పాంచజన్యది పాంచజన్య పంచజిదీప పంచజిదీపస్తస్మాద్ పంచజిదీపైతి పంచజిదీప తస్మాదేవం ఏమాహ ఆహర్తవ్యా ఆహ ఋతవ్యా ఉప ఉపదాది దాద్యేతద్వై వా ఋతూనా ప్రియమ్ ప్రియమ్ ధామ ధామయద్వ్యా ఆహ ఋతవ్యా ఋతూనా ఋతూనామేవ ప్రియమ్ ప్రియమ్ ధామ ధామావ అవరుంధే రుంధే సుమేక సుమేకైతి సుమేకైతి సుమేక ఇత్యాహ ఆహ సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై సుమేక సుమేక సంవత్సరస్ సుమేకైతి సుమేక సంవత్సరస్యైవ సంవత్సరస్యేతి సంవత్సరస్య ఏవ ప్రియమ్ ప్రియమ్ ధామ ధామోప ఉపాప్నోతి ఆప్నోతీత్యాప్నోతి ప్రజాపతేరక్షి ప్రజాపతేరది ప్రజాపతే అక్ష్యశ్వయత్ అశ్వయత్నద్ తత్పరా పరాపదద్ అపదత్తద్ తదశ్వ అశ్వభవద్ అభవద్యద్శ్వయత్ అశ్వయత్తద్ తదశ్వస్ అశ్వస్యాశ్వత్వం అశ్వత్వం తద్ అశ్వత్వమిత్యశ్వత్వం తద్దేవాః దేవా అశ్వమేధేన అశ్వమేధేనైవ అశ్వమేధేనేత్యశ్వమేధేన ఏవ ప్రతి ప్రత్యదధు అదధురేష వై వై ప్రజాపతి ప్రజాపతిగం సర్వం ప్రజాపతిమిది ప్రజాపతి సర్వం కరోతి కరోతి యః యో అశ్వమేధేన అశ్వమేధేన యజతే అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే సర్వ సర్వ ఏవతి భవతి సర్వస్య సర్వస్య వై వా ఏషా ఏషా ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి సర్వస్య సర్వస్య భేషజం భేషజకం సర్వం సర్వం వై వా ఏతేన ఏతేన పాప్మానం పాప్మానం దేవాః దేవా అతరన్ అతరన్నపి అపి వై వా ఏతేన ఏతేన బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామతరన్ బ్రహ్మహత్యామిది బ్రహ్మహత్యాం అతరన్ సర్వం సర్వం పాప్మానం పాప్మానం తరది తరది తరది తరది బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాయ బ్రహ్మహత్యామిది బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన అశ్వమేధేన యజతే అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే యః యో ఉచ చైనం ఏనమేవం ఏవం వేద వేదోత్తరం ఉత్తరం వై ఉత్తరమిత్యుదరతరం వై తత్ప్రజాపతే ప్రజాపతేరక్షి ప్రజాపతేరది ప్రజాపతే అక్ష్యశ్వయత్ అశ్వయత్తస్మాద్ తస్మాదశ్వస్య అశ్వస్యోత్తరద ఉత్తరతో ఉత్తరదైత్యుదరతరద అవద్యంతి వ్యంతి దక్షిణద దక్షిణతో అన్యేషాం అన్యేషాం పశూనాం పశూనాం వైతస వైతస కట కటో భవతి భవద్యప్సుయోని అప్సుయోనిర్వై అప్సుయోనిరిత్యప్సుయోని వా అశ్వ అశ్వోప్సుజ అప్సుజో వేదస అప్సుజ ఇత్యప్సూజ వేదసస్రే స్వ ఏవైనం ఏనయోనౌ యోనౌ ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి చతుష్ోమ చతుష్ోమ స్తోమ చతుష్ోమైతి చతుః స్తోమ స్తోమో భవతి భవతి సరడ్ సరడ్ హవై వా అశ్వత్య అశ్వత్యర్థి సర్ఖ్యా ఆవృహద్ అవృహత్తద్ తద్దేవాః దేవాశ్చతుష్ోమేణ చతుష్ోమేనైవ చతుష్ోమేనేతి చతుః స్తోమేణ ఏవ ప్రతి ప్రత్యదధు అదధుర్యద్చతుష్ోమ చతుష్ోమ స్తోమ చతుష్ోమైతి చతుః స్తోమ స్తోమో భవతి భవత్యశ్వస్య అశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయేతి సర్వాత్వాయ పంచమకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.